కృష్ణ యజుర్వేదాంతర్గత 12 తేజో బిందుపనిషత్ శ్లోక తాత్పర్య పుష్పం 4వ అధ్యాయము జీవన్ముక్త విదేహముక్తుల లక్షణములు. కుమారః పరమేశ్వరం పప్రచ్ఛ జీవన్ముక్త విదేహముక్తయో స్థితిమనుబృహైతి సహోవాచ పరః శివః చిదాత్మాహం పరాత్మాహం నిర్గుణోహం పరాత్పరః ఆత్మమాత్రేణ యస్తిష్ఠేత్ స జీవన్ముక్త ఉచ్యతే. 1.01 కుమారః పరమేశ్వరం పప్రచ్ఛ జీవన్ముక్త విదేహముక్తయోః స్థితిం అనుబ్రూహి ఇతి సహోవాచ పరశివః. జీవన్ముక్తుడు చిదాత్మాహం పరాత్మాహం నిర్గుణోహం పరాత్పరః ఆత్మమాత్రేణయః తిష్ఠేత్ సహ జీవన్ముక్త ఉచ్యతే. ప్రేమాస్పదుడు కరుణామయుడు అగు కుమారస్వామి పితృదేవులు పరమేశ్వరుడు అగు శివభగవానుని ఇంకా ఇట్లా అభ్యర్థించారు. కుమారస్వామి హే సర్వాంతర్యామి లోకశుభంకర శివభగవాన్, నామీద కరుణతో అహం బ్రహ్మాసి మంత్ర ఔన్నత్యము తెలియజేశారు. ఇప్పుడిక జీవన్ముక్తుడు విదేహముక్తుడు అను వారి స్థితులు ఎట్టివో దయతో విశదీకరించండి. జీవన్ముక్తుడు పరమశివుడు. ముందుగా జీవన్ముక్తుడు తన స్వస్వరూపము గురించి ఎటువంటి అవగాహన కలిగి ఉంటాడో విశదీకరిస్తున్నాను, విను. జీవన్ముక్తుడు ఈ విధంగా భావన కలిగి ఉంటాడు. నేను దృశ్యములో ఒక రూపమును కాను, కేవల చిత్ స్వరూపముచే చిదాత్మను. సర్వమునకు పరమైన కేవల సాక్షిని కాబట్టి పరాత్మను, కేవల ఆత్మను ఇట్టి అవగాహన అనుభూతి కలవాడు జీవన్ముక్తుడు. దేహత్ర్యాతిరిక్తోహం శుద్ధచైతన్యమస్మ్యహం బ్రహ్మాహమితి యస్యాంతః స జీవనముక్త ఉచ్యతే. 2.02 దేహత్రయ అతిరోక్తోహం శుద్ధ చైతన్యమస్మ్యహం బ్రహ్మాహం ఇతి యస్య అంతః సహ జీవన్ముక్త ఉచ్యతే. హెమగిరినందిని ప్రేతనయ శ్రీకార్తికేయ, జీవన్ముక్తుడు ఇంకా కూడా ఇట్లా భావిస్తాడు. ఈ స్థూల సూక్ష్మ జీవాత్మదేహములను అధిగమించిన స్వరూపము గలవాడిని, శుద్ధ చైతన్య స్వరూపుడను నేను జ్ఞాన అజ్ఞానములతో సంబంధం లేకుండా సర్వదా బ్రహ్మమునే అని అంతరమున ఎరిగి ఉంటాడు. ఆనందఘనరూపోస్మి పరానందఘనోస్మ్యహం యస్య దేహాదికం నాస్తి యస్య బ్రహ్మేతి నిశ్చేహ పరమానందపూర్ణో యః స జీవన్ముక్త ఉచ్యతే. 3.03 ఆనందఘన రూపోస్మి పరానందఘనోస్మ్యహం యస్య దేహాదికం నాస్తి యస్య బ్రహ్మేతి నిశ్చేహ పరమానందపూర్ణో యః స జీవన్ముక్త ఉచ్యతే. ఘనీభూత ఆనందస్వరూపుడను నాకు చెందిన ఇహము అంతా జగన్నాటకములోనిది, నేను పరానంద ఘనస్వరూపుడను అని ఎరిగి ఉంటాడు. ఎవ్వరి దృష్టిలో ఈ దేహము మొదలైనవి మొదలే లేనివై ఉన్నాయో, ఎవ్వరు ఇదంతా బ్రహ్మమే అను నిశ్చయము కలిగి ఉంటారో, ఎవ్వడు పరమానందముచే పూర్ణుడై ఉంటాడో ఆతడే జీవన్ముక్తుడు. యస్య కించిదహం నాస్తి చిన్మాత్రేణావతిష్టతే చైతన్యమాత్రో యస్యాంతశ్చిన్మాత్రేకస్వరూపవాన్. 4.04 యస్య కించిత్ అహం నాస్తి చిన్మాత్రేణ అవతిష్టతి చైతన్యమాత్రం యస్యాంతః చిన్మాత్రేకస్వరూపవాన్. ఎవ్వనికి నేను కర్తను నేను భోక్తను అనునది కించిత్ కూడా ఉండదో, అహం అనుదానికి మునుముందే ప్రవర్తమానమై ప్రకాశమానమైయున్న కేవల చిన్మాత్రము నందు అవతిష్ఠితుడు అయి ఉంటాడు. ఎవని నిశ్చయమును అనుసరించి ఇదంతా ఏకమగు చైతన్యమాత్రమో, ఎరుక అను చిన్మాత్ర ఏకస్వరూపమో, అంతేగాని అనేకము అయి ఉండలేదో అతడే జీవన్ముక్తుడు. సర్వత్ర పూర్ణరూపాత్మ సర్వత్రాత్మావశేషక ఆనందరతరవ్యక్త్ పరిపూర్ణశ్చిదాత్మక 5.05 సర్వత్ర పూర్ణరూపాత్మ సర్వత్ర ఆత్మావశేషక ఆనందరతయః అవ్యక్తః పరిపూర్ణః చిదాత్మకః. ఎవ్వడైతే సర్వత్రా పూర్ణమైయున్నట్టి రూపము అగు ఆత్మస్వరూపుడై ఉంటాడో, అందరి యొక్క ఆత్మయే తానుగా శేషిస్తూ ఆనందించువాడై ఉంటాడో, అవ్యక్తమగు ఆత్మయందే ఎల్లప్పుడూ రమిస్తూ ఉంటాడో, దృశ్యమునందు రమించువాడై ఉండడో, పరిపూర్ణుడు చిదాత్మకుడు అయి ఉంటాడో అతడే జీవన్ముక్తుడు. శుద్ధ చైతన్యరూపాత్మ సర్వసంగ వివర్జిత నిత్యానంద ప్రసన్నాత్మ హ్యన్యచింతా వివర్జిత 6. కించిదస్తిత్వహీనో యః స జీవన్ముక్త ఉచ్యతే 6. శుద్ధ చైతన్యరూపాత్మ సర్వసంగ వివర్జిత నిత్యానంద ప్రసన్నాత్మ హి అన్యచింతా వివర్జిత కించిత్ అస్తిత్వహీనో యః స జీవన్ముక్త ఉచ్యతే. ఎవ్వడు శుద్ధ చైతన్య రూపాత్ముడై సర్వసంగములను అంతరంగము నందు వివర్జించినవాడే ఉంటాడో, ఆత్మాహం భావనచే అన్యచింతనలను వదలి ఉంటాడో, తనయందు కించిత్ కూడా ఆత్మకు అన్యమగు ద్వైత విశేషము ఏదీ కలిగి ఉండడో అతడే జీవన్ముక్తుడు. నమే చిత్తం నమే బుద్ధిర్నహంకారో నచేంద్రియం 7. నమే దేహ కదాచిద్వా నమే ప్రాణదేహ క్వచిత్ నమే మాయా నమే కామో నమే క్రోధ పరోస్మ్యహం 8. జీవన్ముక్తుని ఆత్మాహం గానం 7. నమే చిత్తం నమే బుద్ధ్యః నాహంకారో నచ ఇంద్రియం 8. నమే దేహ కదాచిత్వా నమే ప్రాణదేహ క్వచిత్ నమే మాయా నమే కామో నమే క్రోధ పరోస్మ్యహం. జీవన్ముక్తుడు ఈ విధంగా ఆత్మగానము చేయుచున్నాడు. నేను కేవలాత్మస్వరూపుడను, ఆత్మగా నిర్మల స్వరూపుడనే ఉండటము చేత నాకు చిత్తము, బుద్ధి, అహంకారము, ఇంద్రియములు, అంతరంగము, భౌతికదేహము మొదలైనవేవీ లేవు. ప్రాణములు మొదలైనవి కూడా లేవు. ఆకాశములో నగరములు ఉండని విధంగా నాకు మాయ, కామ, క్రోధములు, లోభమోహమద మాత్సర్యములు మొదలైనవి ఏవీ లేవు. పాత్ర సంబంధించినవి నటన కళలో ఉన్నవి ఎట్లా అవుతాయి? నమే కించిదిదం వాపి నమే కించిత్ క్వచిజ్జగత్ నమే దోషో నమే లింగం నమే చక్షుర్నమే మనః 9.09 నమే కించిత్ ఇదం వాపి నమే కించిత్ క్వచిత్ జగత్ నమే దోషో నమే లింగం నమే చక్షుః నమే మనః. ఇక్కడ ఉన్నది ఏది కించిత్ కూడా నేను కలిగిలేను. ఈ జగత్తు కించిత్ కూడా నాకు లేదు. ఆత్మగా నిత్య నిర్మలుడను. దేహధర్మములైనట్టి స్త్రీ, పురుష, జాతి ఇత్యాదులు లేవు. చూపులేదు, మనస్సు లేదు. ఒకవేళ ఉంటే అవి నా కల్పన, చమత్కారాలే. నా అంశ అగు జీవాత్మకు చెందినవి మాత్రమే. నమే శ్రోత్రం నమే నాస నమే జిహ్వా నమే కరహ నమే జాగ్రన్న మే స్వప్నం నమే కారణమన్వపి 10. నమే తురియమితి యః స జీవన్ముక్త ఉచ్యతే 10. నమే శ్రోత్రం నమే నాస నమే జిహ్వా నమే కరహ నమే జాగ్రత్ నమే స్వప్నం నమే కారణం అన్వపి నమే తురియమితి యహ సజీవన్ముక్త ఉచ్యతే. నాకు చెవులు, ముక్కు, నాలుక, వినికిడి, వాసన, రుచి ఈ ధర్మములు లేవు. ఆత్మనగు నాకు కారణము అంటూ ఏదీ లేదు. కారణదేహము లేదు. నాకు జాగ్రత్, స్వప్న, సుషుప్తులు లేనట్లే తురియము అనబడు నాలుగువది చతుర్యము కూడా లేదుని ఎరిగి ఉండువాడే జీవన్ముక్తుడు. ఇదం సర్వం న మే కించిదేయం సర్వం న మే క్వచిత్ 11. ఇదం సర్వం న మే కించిత్ అయం సర్వం న మే క్వచిత్. ఇక్కడ సర్వముగాని, అక్కడ సర్వముగాని, మరొకచోటగాని నాకు ఏదీ లేదు. బంగారు ఆభరణమునకు నా సొంతదారు ఈతడు ఆతడు అననదేమీ ఉండదు కదా. నమే కాలో నమే దేశో నమే వస్తు నమే మత్యహ నమే స్నానం నమే సంధ్యా నమే దైవం నమే స్థలం 12. నమే తీర్థం నమే సేవా నమే జ్ఞానం నమే పదం నమే బంధో నమే జన్మ నమే వాక్యం నమే రవ్యహ 13. 12. నమే కాలో నమే దేశో నమే వస్తు నమే మత్యహ నమే స్నానం నమే సంధ్యా నమే దైవం నమే స్థలం 13. నమే తీర్థం నమే సేవా నమే జ్ఞానం నమే పదం నమే బంధుహాతి నమే జన్మ నమే వాక్యం నమే రవ్యహ. నాకు కాలము టైం ఫ్యాక్టర్ లేదు. దేశము ప్లస్ ఫ్యాక్టర్ లేదు. వస్తు స్వభావము లేదు. బుద్ధి పరిమితుడను కాను. ఆత్మగా నాకు స్నానము లేదు. సంధ్యా ఉపాసన లేదు. దైవము లేదు. స్థలము లేదు. తీర్థము లేదు. తీర్థసేవనము లేదు. జ్ఞానము లేదు. జ్ఞానపదము లేదు. బంధువు లేడు. జన్మలేదు. వార్ధక్యము లేదు. రవి సూర్యుడు లేడు. నేనే ఉన్నాను. నేనే ఉన్నాను. నమే పుణ్యం నమే పాపం నమే కార్యం నమే శుభం నే మే జీవ ఇతి స్వాత్మ నమే కించి జగత్రయం 14. 14. నమే పుణ్యం నమే పాపం నమే కార్యం నమే శుభం నమే జీవ ఇతి స్వాత్మ నమే కించిత్ జగత్రయం. నాకు పుణ్యము లేదు. పాపము లేదు. చేయవలసిన కార్యము లేదు. శుభాశుభములు లేవు. జీవుడు లేడు. సర్వదా స్వాత్మనగు నాకు మూడు లోకములు లేవు. నమే మోక్షో నమే ద్వైతం నమే వేదో నమే విధేహ నమేంతికం నమే దూరం నమే బోధో నమే రహః 15. నమే గురుర్నమే శిష్యో నమే హీనో నచాధికః నమే బ్రహ్మ నమే విష్ణు నమే రుద్రో నచంద్రమాః 16. 15. నమే మోక్షో నమే ద్వైతం నమే వేదో నమే విధేహ నమే అంతికం నమే దూరం నమే బోధో నమే రహః 16. నమే గురుః నమే శిష్యో నమే హీనో నచాధికః నమే బ్రహ్మ నమే విష్ణుః నమే రుద్రో నచంద్రమాః. సర్వదా ఆత్మస్వరూపుడనగు నాకు మోక్షము లేదు. ద్వైతము లేదు. వేదము లేదు. విధి లేదు. విధానము లేదు. కట్టుబాట్లు లేవు. నాకు దగ్గర లేదు. దూరము లేదు. బోధ లేదు. రహస్యము లేదు. గురువు లేదు. శిష్యుడు లేదు, హీనత్వము లేదు, అధికత్వము లేదు, నాకు సృష్టికర్తయగు బ్రహ్మలేడు, విష్ణువు లేరు, రుద్రుడు లేరు, చంద్రుడు లేడు, నమే పృథ్వీ నమే తోయం నమే వాయుర్నమే వియత్ నమే వహ్నిర్న మే గోత్రం నమే లక్ష్యం నమే భవః. 17 నమే పృథ్వీ నమే తోయం నమే వాయః నమే వియత్ నమే వహ్న్యః నమే గోత్రం నమే లక్ష్యం నమే భవః. నాకు పృథివి లేదు, జలము లేదు, వాయువు లేదు, ఆకాశము లేదు, అగ్ని లేదు, జాతి కుల సంబంధమైన గోత్రము లేదు, లక్ష్యము లేదు, పుట్టుక లేదు, చావు లేదు, ఈ జన్మ లేదు, మరుజన్మ లేదు, చోటు లేదు. నమే ధ్యాత నమే ధ్యేయం నమే ధ్యానం నమే మనోహ నమే శీతం నమే చోష్ణం నమే తృష్ణ నమే క్షుధ. 18 నమే ధ్యాత నమే ధ్యేయం నమే ధ్యానం నమే మనోహ నమే శీతం నమే చోష్ణం నమే తృష్ణ నమే క్షుధ. నాకు ధ్యానించువాడు ధ్యానించబడినది ధ్యానము మంత్రము. థింకర్ ఆబ్జెక్ట్ ఆఫ్ థింకింగ్ ప్రొసెస్ ఆఫ్ థింకింగ్ ద కల్చర్ ఆఫ్ థింకింగ్ అనునవేవీ లేవు. నాకు చల్లదనము లేదు, వేడితనము లేదు, ఆకలి దప్పికలు లేవు, మానవ ధర్మములు మనుధర్మములు అననవి లేవు. నమే మిత్రం నమే శత్రుర్న మే మోహో నమే జయః నమే పూర్వం నమే పశ్చాన్న మే చోర్ధ్వం నమే దిశః. 19 నమే మిత్రం నమే శత్రుః నమే మోహో నమే జయః నమే పూర్వం నమే పశ్చాత్ నమే చ ఊర్ధ్వం నమే దిశః. కేవల ఆత్మస్వరూపుడను అగు నాకు మిత్రుడు లేడు, శత్రువు లేడు, అయినవాడు లేడు, కానివాడు లేడు, మోహము ఇల్యూజన్ లేదు, జయాపజయములు లేవు, నాకు ఇంతకుముందు అననది లేదు, ఇకముందు అననది లేదు, తూర్పు పడమర ఊర్ధ్వము తదితర దిశలు లేవు. నమే వక్తవ్యమల్పం వా నమే శ్రోతవ్యమన్వపి నమే గంతవ్యమిషద్వా నమే ధ్యాతవ్యమన్వపి. 20 నమే వక్తవ్యం అల్పం వా నమే శ్రోతవ్యం అన్వపి నమే గంతవ్యం ఈషద్వాత్ నమే ధ్యాతవ్యం అన్వపి. నాకు చెప్పవలసినది కొంచెం కూడా లేదు, వినవలసినది అణువంత కూడా లేదు, చూడవలసినది ఈషన్మాత్రము లేదు, ధ్యానించవలసినది అణుమాత్రం కూడా లేదు. నమే భోక్తవ్యమిషద్వా నమే స్మర్తవ్యమన్వపి నమే భోగో నమే రాగో నమే యాగో నమే లయః. 21 నమే మూర్ఖ్యం నమే శాంతం నమే బంధో నమే ప్రియం నమే మోదః ప్రమోదో వా నమే స్థూలం నమే కృశం. 21 నమే భోక్తవ్యం ఈషద్వాత్ నమే స్మర్తవ్యం అన్వపి నమే భోగో నమే రాగో నమే యోగో నమే లయః. 22 నమే మూర్ఖ్యం నమే శాంతం నమే బంధో నమే ప్రియం నమే మోదః ప్రమోదో వా నమే స్థూలం నమే కూసం. భోక్తవ్యము అనుభవించవలసినది కాని స్మరించవలసినది కాని కూడా ఈషన్మాత్రము అణువంత కూడా లేవు. నాకు భోగము లేదు, రాగము లేదు, యోగము లేదు, లయము లేదు, నాకు మూర్ఖత్వము లేదు, శాంతత్వము లేదు, బంధము లేదు, ప్రియత్వము లేదు, మోదము చెందవలసినది లేదు, ప్రమోదము పొందుచున్నది లేదు, స్థూలమైనది లేదు, కృశము సూక్ష్మము లేదు, నమే దీర్ఘం నమే హ్రస్వం నమే వృద్ధిర్ నమే క్షయ, అధ్యారూపోపవాదో వా నమే చైకం నమే బహు. 23 నమే దీర్ఘం నమే హ్రస్వం నమే వృద్ధ్యః నమే క్షయః అధ్యారూప అపవాదో వా నమే చ ఏకం నమే బహుర్. నాకు దీర్ఘము లేదు, హ్రస్వము చిన్నది పొట్టిది లేదు, వృద్ధి లేదు, క్షయము లేదు, అధ్యారూపవాదము లేదు, అపవాదము లేదు, ఏకము లేదు, బహుళము లేదు. నమే ఆంధ్యం నమే మాంద్యం నమే పట్విదమన్వపి నమే మాంసం నమే రక్తం నమే మేదో నమే హ్యస్రుక్. 24 నమే మజ్జ నమే స్థిర్వా నమే త్వద్ధాతు సప్తకం నమే శుక్లం నమే రక్తం నమే నీలం నమే పృథక్. 25 నమే తాపో నమే లాభో ముఖ్యం గౌణం నమే క్వచిత్ నమే భ్రాంతిర్న మే స్థైర్యం నమే గుహ్యం నమే కులం. 24 నమే ఆంధ్యం నమే మాంద్యం నమే పట్విదం అన్వపి నమే మాంసం నమే రక్తం నమే మేదో నమే హి అశ్రుక్. 25 నమే మజ్జ నమే అస్థి అస్థి నమే త్వక్ ధాతు సప్తకం నమే శుక్లం నమే రక్తం నమే నీలం నమే పృథక్. 26 నమే తాపో నమే లాభో న ముఖ్యం గౌణం నమే క్వచిత్ నమే అహ్రాంత్యః నమే స్థైర్యం నమే గుహ్యం నమే కులం. నాకు అంధత్వము లేదు, మాంద్యత్వము లేదు, పటుత్వము సమర్థత లేదు, ఇవన్నీ నాకు అణువంత కూడా లేదు. నాకు మాంసము లేదు, రక్తము లేదు, మేధస్సు లేదు, క్రొవ్వు లేదు, మజ్జ లేదు, బొమికలు లేవు, చర్మము లేదు, సప్తధాతువులు లేవు, తెలుపు ఎరుపు నీలము రంగులుగాని తదితర రంగులుగాని లేవు. నాకు తాపము లేదు, లాభము లేదు, ముఖ్యమైనది ముఖ్యము కానిది అంటూ ఏదీ లేదు, అహ్రాంతి లేదు, స్థైర్యము లేదు, రహస్యము లేదు. కులము జాతి వర్ణ విభాగములు ఇవేవీ నాకు లేవు. నమే త్యాజ్యం నమే గ్రాహ్యం నమే హాస్యం నమే నయః నమే వృత్తం నమే గ్లానిర్న మే శోష్యం నమే సుఖం. 27 నమే త్యాజ్యం నమే గ్రాహ్యం నమే హాస్యం నమే నయః నమే వ్రతం నమే గ్లానిః నమే శోచ్యం నమే సుఖం. నాకు త్యజించవలసినది లేదు, గ్రహించవలసినది అంతకన్నా లేదు, హసించవలసిన నవ్వవలసిన హాస్యము లేదు, నయము లేదు, భావము లేదు, వ్రతము లేదు, గ్లాని త్రోవతప్పుట లేదు, శోచనము చేయవలసినది దుహకము లేదు, సుఖము లేదు. నమే జ్ఞాత నమే జ్ఞానం నమే జ్ఞేయం నమే స్వయం నమే తుభ్యం నమే మహ్యం నమే త్వం చ నమే త్వహం. 28 28 నమే జ్ఞాత, నమే జ్ఞానం, నమే జ్ఞేయం, నమే స్వయం, నమే తుభ్యం, నమే మహ్యం, నమే త్వం చ, నమే త్వహం. నాకు జ్ఞాత ఎరుగుచున్నవాడు లేడు, జ్ఞానము లేదు, జ్ఞేయము తెలుసుకోవలసినది లేదు. నీకు నాకు నీది నాది అననవేవీ లేవు. నమే జరా నమే బాల్యం నమే యౌవనమన్వపి, అహం బ్రహ్మాస్మ్యహం బ్రహ్మాస్మ్యహం బ్రహ్మేతి నిశ్చేహ. 29 చిదహం చిదహం చేతి స జీవన్ముక్త ఉచ్యతే. 29 నమే జరా నమే బాల్యం నమే యౌవనం అన్వపి, అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మేతి నిశ్చయః. చిదహం చిదహం చేతి స జీవన్ముక్త ఉచ్యతే. నాకు అణువంత కూడా బాల్యయౌవనవార్ధక్య మరణములు లేవు. నేనే బ్రహ్మమును, నేను బ్రహ్మమును. బ్రహ్మము అనగా నా సహజ స్వరూపమే. నేనే నేను బ్రహ్మమే అననది సునిశ్చయము. నేను చిత్రూపుడను, నేను చిత్రూపుడను. ఎరుగువాడిని నేనే, ఎరుగబడినదంతా కూడా నేనే అని ఎరిగినవాడే జీవన్ముక్తుడు అని చెప్పబడుచున్నాడు. బ్రహ్మేవాహం చిదేవాహం పరోవాహం న సంశేహ. 30 బ్రహ్మేవాహం చిదేవాహం పరోవాహం న సంశేహ. ఓ షణ్ముఖ, జీవన్ముక్తిని గురించి ఇంకా విను. నేనే బ్రహ్మమును, నేను చిత్ స్వరూపుడను, ఈ సర్వమునకు పరమే ఉన్నవాడను, ఇందులో సంశయమే లేదు. స్వయమేవ స్వయం హంస, స్వయమేవ స్వయం స్థిత, స్వయమేవ స్వయం పశ్యేత్ స్వాత్మరాజ్యే సుఖం వసేత్. 31 స్వాత్మానందం స్వయం భోక్ష్యేత్ స జీవన్ముక్త ఉచ్యతే. 31 స్వయమేవ స్వయం హంస, స్వయమేవ స్వయం స్థిత, స్వయమేవ స్వయం పశ్యేత్ స్వాత్మరాజ్యే సుఖం వసేత్. స్వాత్మానందం స్వయం భుంక్తే స జీవన్ముక్త ఉచ్యతే. నాకు నేనే స్వయముగా హంసను సోహం, నాయందు నేనే స్వయముగా సంస్థితుడనే ఉన్నాను. నాకు నేనే నా ఆత్మనే సర్వత్రా దర్శించుచున్నాను. స్వాత్మరాజ్యమునందు సర్వదా సుఖవంతుడనే ఉన్నాను. స్వాత్మానంద స్వరూపుడనే సర్వము జగత్ దృశ్యముగా నన్ను నేనే ఆస్వాదించుచున్నాను అను అవగాహన కలవాడే జీవన్ముక్తుడు. స్వయమేవ కవిరోగ్రే స్వయమేవ ప్రభుః స్మృతః. 32 స్వయమేవ ఏక వీరో అగ్రే స్వయమేవ ప్రభుః స్మృతః. స్వస్వరూపే స్వయం స్వస్యేత్ స జీవన్ముక్త ఉచ్యతే. నేనే స్వయముగా సర్వ అనుభవములకు మునుముందే ఉండి స్వయముగా వీరాగ్రేశ్వరుడనై ప్రభువునే స్వస్వరూపమునందు స్వయముగా కించిత్ నిద్రాముద్ర వహించున్నవాడను అని ఎరిగియున్నవాడు జీవన్ముక్తుడు. బ్రహ్మభూతః ప్రశాంతాత్మా బ్రహ్మానందమయః సుఖీ స్వచ్ఛరూపో మహామోని వైదేహి ముక్త ఏవ సహ. 33 విదేహముక్తుడు వైదేహి ముక్త ఏవ సహ. 33 బ్రహ్మభూతః ప్రశాంతాత్మా బ్రహ్మానందమయః సుఖీ స్వచ్ఛరూపో మహామోని వైదేహి ముక్త ఏవ సహ. వైదేహి విదేహ ముక్తుడు బ్రహ్మమే తన స్వరూపముగా కలవాడై బ్రహ్మభూతుడై పరమ ప్రశాంతాత్ముడై బ్రహ్మానందమయుడై స్వచ్ఛరూపుడై ఆత్మసుఖమును ఆస్వాదిస్తూ సర్వ విశేషముల పట్ల మహామౌనము అవధరించి ఉన్నవాడు విదేహముక్తుడు. సర్వాత్మా సమరూపాత్మా శుద్ధాత్మా త్వహముత్థితః ఏకవర్జిత ఏకాత్మా సర్వాత్మా స్వాత్మమాత్రకః. 34 34 సర్వాత్మ సమరూపాత్మ శుద్ధాత్మతో అహం ఉత్థితః ఏకవర్జిత ఏకాత్మ సర్వాత్మ స్వాత్మమాత్రకః సర్వజీవులలో ఆత్మరూపుడై వెలుగొందువాడను. సర్వులలో సమస్వరూపుడుగా నన్ను నేను దర్శించువాడను. శుద్ధాత్మ స్వరూపుడనే అంతటా అందరిలో అందరుగా నేనే ఉదయిస్తున్నాను అని విదేహముక్తుడు అనుభూతుడై ఉంటున్నాడు. అజాత్మ చాముతాత్మహం స్వయమాత్మహమవ్యయ లక్ష్యాత్మ లలితాత్మహం తూష్ణిమాత్మ స్వభావవాన్. 35 అజాత్మ చాముతాత్మహం స్వయం ఆత్మహం అవ్యయః లక్ష్యాత్మ లలితాత్మహం తూష్ణీమాత్ర స్వభావవాన్. ఏకత్వము ద్విత్వము లేనివాడను, సర్వదా ఏకాత్ముడను, సర్వుల ఆత్మయే స్వాత్మ మమాత్మ, నా ఆత్మయే సర్వభూతములలోని జీవులలోని ఆత్మ అయి ఉన్నది. జన్మరహితమము తమవ్యయము అగు ఆత్మయే స్వయముగా అయి ఉన్నాను కదా. సర్వమునకు సర్వులకు లక్ష్యము అయి ఉన్నట్టి ఆత్మను, ఎవ్వరూ ఎప్పుడూ అలక్ష్యము చేయబడనట్టి ఆత్మను, అత్యంత సులభము లలితము సౌమ్యము అగు ఆత్మను, కాని ఆత్మస్వభావమును పట్టించుకోకుండా స్వీయ కల్పనలో సంచరించువాడను. జగద్దృశ్యము పట్ల స్వభావంగానే తూష్ణీమాత్ర స్వభావుడను కూడా. ఆనందాత్మ ప్రియో హ్యాత్మ మోక్షాత్మ బంధవర్జితః బ్రహ్మేవాహం చిదేవాహమేవం వాపి న చింత్యతే. 36 ఆనందాత్మ ప్రియో హి ఆత్మ మోక్షాత్మ బంధవర్జితః బ్రహ్మేవాహం చిదేవాహం ఏవం వాపి న చింత్యతే. ఓమయిరాసన షణ్ముఖ ఇంకా కూడా విదేహముక్తుని స్వస్వరూపానుభూతి ఎట్లా ఉంటుందో విను. నేను సహజముగానే ఆనందాత్ముడను, అందరికీ ప్రియమైన ఆత్మను, బంధరహితమగు మోక్షాత్మను, బ్రహ్మము అని చెప్పుచున్నది నా గురించే. నేనే బ్రహ్మమును, కేవల చిన్మాత్రమును అని ఎరిగి ఉంటాడు. తానే బ్రహ్మము అయి సంచరిస్తూ ఉంటాడు. ఇక చింతన అనునది ఏముంటుంది? ఉండదు. చిన్మాత్రేణేవ యస్తిష్ఠేద్వైదేహీ ముక్త ఏవ సహ. 37 చిన్మాత్రేణేవ యః తిష్ఠేత్ వైదేహీ ముక్త ఏవ సహ. ఎవడైతే ఎల్లవేళలా సర్వమునకు అధిష్ఠానము సర్వస్వరూపము అగు చిన్మాత్రత్వమునందే ప్రతిష్ఠితుడై ఉంటాడో ఆతడే విదేహముక్తుడు. నిశ్చయం చ పరిత్యజ్య అహం బ్రహ్మేతి నిశ్చయం ఆనందభరితస్వాంతో వైదేహీ ముక్త ఏవ సహ. 38 నిశ్చయం చ పరిత్యజ్య అహం బ్రహ్మేతి నిశ్చయం ఆనందభరితస్వాంతో వైదేహీ ముక్త ఏవ సహ. ప్రపంచమునకు సంబంధించిన సర్వ నిశ్చయములను అభిప్రాయములను పరిత్యజించివేసి ఈ సర్వులు సర్వము ఏ బ్రహ్మమయ్యున్నదో ఆ బ్రహ్మమే నేను అను అహం బ్రహ్మాస్మి నిర్ణయమొక్కటే కలిగి ఉంటాడు. సర్వదా బ్రహ్మానందభరితుడై ఉండువాడు విదేహముక్తుడే. సర్వమస్తీతి నాస్తీతి నిశ్చయం త్యజ్య తిష్ఠతి అహం బ్రహ్మాస్మి నాస్మితి సచ్చిదానందమాత్రక. 39 సర్వం అస్తీతి నాస్తీతి నిశ్చయం త్యజ్య తిష్ఠతి అహం బ్రహ్మాస్మి నాస్మి ఇతి సచ్చిదానంద సచ్చితానంద మాత్రకః. ఈ ఎదురుగా కనబడేది ఉన్నదా లేదా అనే మీమాంస ఇక అతడు త్యజించి అధిగమించినవాడై ఉంటాడు. స్వప్నమంతా స్వప్నద్రష్టదే అయినట్లుగా ఇదంతా నాదే నేనే ఇట్లా ఉన్నాను అనునది కూడా ద్వితీయం కాబట్టి ఉండదు. తానే అది అయి సచ్చిత్ ఆనంద విగ్రహుడు అయి ఉంటాడు. సందృశ్యమయ్యేదంతా స్వయముగా తానే అయి వెలుగొందుచూ ఉంటారు. కించిత్క్వచిత్కదాచిచ్చ ఆత్మానం న స్పృశత్యసౌ తూష్ణీమేవ స్థితస్తూష్ణీం తూష్ణీం సత్యం న కించన నలభే నలభే కించిత్ క్వచిత్ కదాచిచ్చ ఆత్మానం న స్పృశతి అసౌ తూష్ణీం ఏవం స్థితః తూష్ణీం తూష్ణీం సత్యం న కించన. కొద్దిగా కూడా ఎప్పుడైనా ఎక్కడైనా కూడా తనయందు తనకు వేరు అను రీతిగా స్పృశించడు. దేనిని స్వీకరించక బాహ్యము అన్యము అనబడేదంతా తుష్ణీకరించి ఇదంతా నేనే అను ఏకైక సత్యమును మాత్రమే తూష్ణీకరించక సర్వదా ఆస్వాదించువాడే ఉంటాడు. పరమాత్మ గుణాతీతః సర్వాత్మ భూతభావనః నలభే ఒక్క పరమాత్మ గుణాతీతః సర్వాత్మ భూతభావనః గుణాతీతుడై పరమాత్మగా ఉంటాడు. సర్వదేహులకు తానే ఆత్మస్వరూపుడై సర్వత్రా స్వస్వరూపుడై విరాజిల్లుతూ ఉంటారు. కాలభేదం వస్తుభేదం దేశభేదం స్వభేదకం నలభే ఒక్క కించిద్భేదం న తస్యాస్తి కించిద్వాపి న విద్యతే అహం త్వం తదిదం సోయం కాలాత్మా కాలహీనకః నలభే రెండు నలభే రెండు కాలభేదం వస్తుభేదం దేశభేదం స్వభేదకం కించిద్భేదం న తస్య అస్తి కించిద్వాపి న విద్యతే అహం త్వం తత్ ఇదం సోయం కాలాత్మా కాలహీనకః అతడు త్రికాలములలో ఏకసత్యమగు పరబ్రహ్మమై ప్రకాశిస్తూ భూత వర్తమాన భవిష్యత్ త్రికాలభేదములేనివాడే ఉంటాడు. సర్వము స్వస్వరూప బ్రహ్మమే నేనే అను ఎరుకచే వస్తుభేదరహితుడై ఉంటాడు. ఈ సర్వము నాయందే కదా అను సందర్శనముచే దేశభేదము ఉండదు. నేను నీవదేదాతడీతడు కివన్నీ తన యొక్క కాలాత్మత్వమునందు దర్శిస్తూ కాలాతీతుడై కాలరహితుడై కేవల సాక్షి అయి ఉంటారు. శూన్యాత్మ సూక్ష్మరూపాత్మ విశ్వాత్మ విశ్వహీనకః దేవాత్మ దేవహీనాత్మ మేయాత్మ మేవర్జితః నలభే మూడు నలభే మూడు శూన్యాత్మ సూక్ష్మరూపాత్మ విశ్వాత్మ విశ్వహీనకః దేవాత్మ దేవహీనాత్మ మేయాత్మ మేయవర్జితః. ఈ జాగ్రత్ స్వప్న సుషుప్తి విశేషాలన్నీ కథలోని కల్పనలోని ఊహలోని విశేషాలుగా అనగా వాస్తవానికి లేనివిగా చూస్తూ ఉండటం చేత శూన్యాత్ముడే ఉంటారు. సర్వమునకు ఈ కనబడే స్థూలమైనట్టి సర్వమునకు తానే సూక్ష్మరూపాత్ముడు అయి దర్శిస్తారు. ఈ విశ్వమంతటికీ తానే ఆత్మ అయి అదే సమయంలో విశ్వరహితుడై ఉంటున్నారు. దేవతలందరికీ తానే ఆత్మ అయి ఉంటూనే దేవతారహితుడై కేవల సాక్షి అయి చెన్నందుచున్నారు. మేయాత్మ పరిమితుడు జీవాత్మ తానే అయి అదే సమయంలో పరిమితాత్మ స్వరూపుడై ప్రభవిస్తూ ఉంటారు. సర్వత్ర జడహీనాత్మ సర్వేషామంతరాత్మక సర్వసంకల్పహీనాత్మ చిన్మాత్రోస్మితి సర్వదా నలభే నాలుగు నలభే నాలుగు సర్వత్ర జడహీనాత్మ సర్వేషాం అంతరాత్మక సర్వసంకల్పహీనాత్మ చిన్మాత్రోస్మి ఇతి సర్వదా అంతటా జడహీనుడై చైతన్యస్వరూపుడుగా ఉంటాడు. సర్వదేహులకు సర్వదేవతలకు అంతరాత్మ అయి ఆనందపూరితుడై ఉంటాడు. సర్వభూతములు తానే అయి సర్వసాక్షిగా వేరే అభేదమనునదే లేనివాడై ఉంటాడు. సర్వసంకల్పరహితుడై సర్వదా చిన్మాత్ర స్వరూపుడను నేను అను ఎరుకచే తానే సత్ చిత్ మాత్రుడై వెలుగొందుచూ ఉంటారు. కేవలః పరమాత్మహం కేవలో జ్ఞానవిగ్రహః సత్తామాత్ర స్వరూపాత్మా నాణ్యత్ కించి జగద్భయం 45 కేవలః పరమాత్మాహం కేవలో జ్ఞాన విగ్రహః సత్తామాత్ర స్వరూపాత్మా నాణ్యత్ కించిత్ జగత్ భయం ఇహమంతా తన భావన లీలా వినోదమై ఏ పరమాత్మ యొక్క విభవమైయున్నదో అట్టి పరమాత్మకు అభిన్నుడను నేను. పరిశుద్ధ కేవల జ్ఞాన విగ్రహుడను. అట్టి నా జ్ఞానస్వరూపము తెలివి నుండి జ్ఞేయము తెలియబడే ఈ సమస్తము అభిన్నమై ప్రదర్శితమవుతోంది. ఏ కేవల సత్త నుండి జగత్ సత్తనహం సత్తత్వం సత్తసహసత్తైదం సత్త ఇవన్నీ బయల్వెడలుచున్నాయో అట్టి కేవల సత్తాస్వరూపుడను. నాకు వేరైన జగత్ కించిత్ కూడా లేదు, అందుచేత అభయుడను. జీవేశ్వరేతి వాక్వేతి వేదశాస్త్రాద్యహం త్వితి ఇదం చైతన్యమేవేతి అహం చైతన్యమిత్యపి 46 ఇతి నిశ్చయశూన్యో యో వైదేహీ ముక్త ఏవ సః. 46 జీవేశ్వరేతి వాక్యేతి వేదశాస్త్రాది యత్ అహం తు ఇతి ఇదం చైతన్యమేవైతి అహం చైతన్యమిత్యపి ఇతి నిశ్చయశూన్యో యో వైదేహీ ముక్త ఏవ సః. అట్టి నా గురించి ప్రబోధిస్తూ ప్రవచించటానికి వేదములు శాస్త్రములు జీవుడీశ్వరుడు అహం బ్రహ్మ ఇదం చైతన్యమేవ మొదలైన శబ్దాలు కల్పిస్తున్నాయి. అవన్నీ సర్వదా నేనే, నా గురించియే. అంతేగాని జీవేశ్వరులు అనగా బ్రహ్మము చైతన్యము అనగా మరెవరి గురించో కాదు. ఇదంతా శుద్ధ చైతన్యము. నేనో శుద్ధ చైతన్య స్వరూపుడను. ఇట్టి నిశ్చయము కలిగి ఉన్నవాడు విదేహముక్తుడు. చైతన్యమాత్ర సంసిద్ధ స్వాత్మరామః సుఖాసనః 47 అపరిచ్ఛిన్నరూపాత్మ అణుస్థూలాదివర్జిత తుర్యతుర్య పరానందో వైదేహీ ముక్త ఏవ సః. 48 చైతన్యమాత్ర సంసిద్ధః స్వాత్మరామః సుఖాసనః. 48 అపరిచ్ఛిన్నరూపాత్మ అణుస్థూలాదివర్జితః తుర్యతుర్యః పరానందో వైదేహీ ముక్త ఏవ సః. ఎవ్వడైతే నేను కేవల చిచ్చైతన్యమాత్రుడను అను నిశ్చయ నిశ్చల భావనకు సర్వదా సర్వత్రా సంసిద్ధుడే స్వాత్మరాముడే సుఖాసీనుడే ఉంటాడో. నీవు నేను తడువాడు వీడుంది దేవతలు మానవులు జంతువులు మొదలైన పరిచ్ఛిన్నత్వము కించిత్ కూడా లేనట్టివాడే సూక్ష్మము అణువు స్థూలము మొదలైన భేదములను తిరస్కరించినట్టి అతీత స్థానము ఆశ్రయించి అపరిచ్ఛిన్న రూపుడై ఉంటాడో. జాగ్రత్ స్వప్న సుషుప్తులకు సాక్షి అగు తుర్యమునకే తుర్యుడై పరానందుడై ఉంటాడో అట్టివాడే విదేహముక్తుడు. నామరూపవిహీనాత్మా పరసంవిత్సుఖాత్మక తుర్యాతీతరూపాత్మా శుభాశుభ వివర్జిత 49 నామ రూప విహీనాత్మ పరసంవిత్ సుఖాత్మక తురియాతీత రూపాత్మ శుభాశుభ వివర్జిత. ఓ కార్తికేయ కుమార సర్వజన ప్రియ, ఇంకా ఈ విదేహముక్తుని అనుభవం గురించి విను. ఎవ్వరి దృష్టిలో నేను నామ రూప పరిమితుడనుకాను, అపరిమిత ఆనందాత్మను. ఇహమునకు ఆధారమైనట్టి పర సత్విత్ సంవిత్ సుఖాత్ముడను. జాగ్రత్ స్వప్న సుషుప్తులకు సాక్షి అయినట్టి కర్త అయినట్టి తురియమునకు కూడా అతీతుడను. తురియమును ఒక అంశగా గల రూపుడను. ఈ సర్వము సర్వదా సర్వత్రా నేనే అయి ఉండటముచేత నాకు ఇది శుభము అది కాదు అనునది లేదు. శుభాశుభ వివర్జితుడను. యోగాత్మా యోగయుక్తాత్మా బంధమోక్ష వివర్జిత గుణాగుణవహీనాత్మా దేశకాలాదివర్జిత 50 సాక్ష్యసాక్షిత్వహీనాత్మా కించిత్కించిన్న కించన యస్య ప్రపంచమానం న బ్రహ్మాకారమపీహాన్న 51 50 యోగాత్మా యోగయుక్తాత్మా బంధ ముక్తి వివర్జిత గుణాగుణవిహీనాత్మా దేశకాలాది వర్జిత 51 సాక్షి అసాక్షిత్వహీనాత్మ కించిత్ కించిత్ న కించన యస్య ప్రపంచభానం న బ్రహ్మకారమపి ఇహ న జీవాత్మ పరమాత్మల ఏకత్వమగు యోగాత్మను యోగయుక్తాత్మను నా కల్పనలో నా కల్పితమగు జీవాత్మకు స్వతహగా లేదు కాబట్టి బంధము లేదు. పరమాత్మగా సర్వమునకు వేరే ఉన్నాను కాబట్టి దేని వలన నాకు బంధము లేదు. బంధమే లేని చోట ముక్తి ఎక్కడిది? బంధ ముక్తి వివర్జితుడను గుణనుగుణములు లేనట్టి దేశకాలములకు సంబంధము కానట్టి కేవల ఆత్మను ఈ సర్వము నాదై నేనే అయి నాయందే ఉండటంచేత దేశకాల భేదము లేనట్టివాడను. కించిత్ కించిత్ కూడా నాకు సాక్షిత్వము లేదు అసాక్షిత్వము లేదు. ఇక్కడ ప్రపంచాకారము లేదు బ్రహ్మకారము లేదు. స్వస్వరూపే స్వయంజ్యోత్యః స్వస్వరూపే స్వయమృత్యః వాచామగోచరానందో వామనోగోచరః స్వయం 52 అతీతాతీతభావో యో వైదేహీ ముక్త ఏవ సః 52 స్వస్వరూపే స్వయం జ్యోత్యః స్వస్వరూపే స్వయం రత్యః వాచాం అగోచరానందో వాక్ మనో అగోచరః స్వయం అతీతాతీతభావో యో వైదేహీ ముక్త ఏవ సః. నా స్వస్వరూపము సర్వదీపములను వెలిగించు అగ్నివలే స్వయం జ్యోతి స్వరూపము. స్వస్వరూపము నందు జగత్ అనే స్వీయ కల్పనయందు స్వయముగా రమించుచున్నాను. చెప్పటానికి వీలు లేనివాడను వాక్ మనస్సులు ప్రకటించలేని స్వానంద స్వస్వరూపుడను ఇట్టి సర్వాతీత భావము కలవాడు విదేహముక్తుడు అని పిలువబడుచున్నారయ్యా. చిత్తవృత్తెరతితో యశ్చిత్తవృత్త్యవభాసక 53 సర్వవృత్తివిహీనాత్మా వైదేహీ ముక్త ఏవ సః తస్మిన్ కాలే విదేహీతి దేహస్మరణవర్జిత 54 53 54 చిత్తవృత్తేః అతీతో యః చిత్తవృత్త్యః అవభాసకః సర్వవృత్తివిహీనాత్మా వైదేహీ ముక్త ఏవ సః తస్మిన్ కాలే విదేహీతి దేహస్మరణ వర్జితః. ఎవ్వడైతే చిత్తవృత్తులన్నిటికీ అతీతుడై సాక్షి అయి మౌనముగా సందర్శించువాడై ఉంటాడో చిత్తవృత్తులను తన నుండి సూర్యుని నుండి సూర్యకిరణములను వలె ప్రసరించునట్టి స్వరూపుడై ఉంటాడో సర్వవృత్తులు లేనట్టి స్థానమును వృత్తి రహిత స్థానమును అలంకరించి సర్వాలంకృతుడై ఉంటాడో ఆతడే విదేహముక్తుడు. ఏ క్షణంలో నీవుగాని ఏ జీవుడైనా కాని దేహస్మరణమును విస్మరించి వేస్తాడో దేహస్మరణ రహితుడవుతాడో ఆ క్షణం నుండి ఆతడు విదేహముక్తుడే. ఈషన్మాత్రం స్మృతం చేద్యస్తదా సర్వసమన్వితః పరేరదృష్టబాహ్యాత్మా పరమానందచిద్ధనః 55 55 ఈషన్మాత్రం స్మృతం చేద్యః తదా సర్వసమన్వితః పరేహ అదృష్టబాహ్యాత్మ పరమానందచిద్ఘనః. ఆ విదేహముక్తుడు తన యొక్క అనంత అఖండ దివ్య చైతన్యము నుండి బయల్వెడలు అనంత చిత్కిరణముల యొక్క ఒక చిన్న స్ఫురణ విభాగములో ఈషన్మాత్రములో ఈ సర్వజగత్ విభూతులు కలిగియున్నవాడై ఉంటున్నారు. పరులకు కనబడని బాహ్యాత్ముడై పరమానంద చిద్ఘనుడై అంతరమున దేదీప్యమానముగా వెలుగొందుచున్నారు. పరేరదృష్టబాహ్యాత్మ సర్వవేదాంతగోచర బ్రహ్మామృతరసాస్వాదో బ్రహ్మామృతరసాయన 56. బ్రహ్మానందరసాస్వాదుడు 56. పరేయః అదృష్టబాహ్యాత్మ సర్వవేదాంతగోచరః బ్రహ్మామృతరసాస్వాదో బ్రహ్మామృతరసాయనః బ్రహ్మానందరసాస్వాదుడు పరస్వరూపుడై దృశ్యదృష్టికి విషయము దృష్టము కానట్టి సర్వవేదాంతవాక్యములకు సోహం తత్వం త్వమేవాహం ఇత్యాది మహావాక్యములకు మాత్రమే గోచరుడు అగుచు బ్రహ్మామృతరసమును గ్రోలుచు బ్రహ్మామృతరసస్వరూపుడై అంతటా సంప్రదర్శితుడై ఉంటున్నారు. బ్రహ్మామృతరసాసక్తో బ్రహ్మామృతరసః స్వయం బ్రహ్మామృతరసే మగ్నో బ్రహ్మానంద శివార్చన 57. 57. బ్రహ్మామృతరసాసక్తో బ్రహ్మామృతరసః స్వయం బ్రహ్మామృతరసే మగ్నో బ్రహ్మానంద శివార్చనః ఎల్లవేళలా బ్రహ్మము యొక్క అనుభూతి అనురసమును గ్రోలుటయందు ఆసక్తచిత్తుడై ఉంటారు. అంతటితో ఆగరు, సక్తత లేకుండానే తనకు తానే బ్రహ్మామృతరసస్వరూపుడై విరాజిల్లుచున్నారు. బ్రహ్మామృతరసమునందు అనునిత్యము నిమగ్నుడై అనుక్షణికంగా బ్రహ్మానంద శివార్చనను నిర్వర్తించుచున్నారు. బ్రహ్మానందమే ఆతని శివార్చన, బ్రహ్మామృతరసే తృప్తో బ్రహ్మానందానుభావక. బ్రహ్మానంద శివానందో బ్రహ్మానందర్సప్రభ 58. 58. బ్రహ్మామృతరసే తృప్తో బ్రహ్మానందానుభావక బ్రహ్మానంద శివానందో బ్రహ్మానందరసప్రభ బ్రహ్మానందరసాస్వాదనచే పరమ సంతృప్తుడై ఉంటున్నారు. సర్వత్రా ఇదంతా నా యొక్క బ్రహ్మానందానుభవమే అని భావించువాడై ఉంటున్నారు. బ్రహ్మానంద శివ ఆనందుడై బ్రహ్మానంద అమృతరస మధుర రసప్రభలతో వెలుగొందుచున్నారు. బ్రహ్మానందపరం జ్యోతిర్బ్రహ్మానంద నిరంతర బ్రహ్మానందరసాన్నాదో బ్రహ్మానంద కుటుంబక 59. 59. బ్రహ్మానంద పరంజ్యోతియః బ్రహ్మానంద నిరంతరః బ్రహ్మానందరసాత్నాదో బ్రహ్మానంద కుటుంబకః సహస్ర దీపములలోని దీపకాంతివలే బ్రహ్మానంద పరంజ్యోతి స్వరూపుడై నిరంతరము పరమానందను నిత్య ఆస్వాదుడై ఉంటున్నారు. ఎల్లవేళలా బ్రహ్మానంద రసనాదమును శబ్దములను బ్రహ్మానంద పలుకులను పలుకుచున్నాడు. బ్రహ్మానంద కుటుంబీకుడై జగత్తులో నివసిస్తున్నారు. బ్రహ్మానందరసారుఢో బ్రహ్మానందేక చిద్ధన బ్రహ్మానందరసోద్బాహో బ్రహ్మానందరసంభర 60. 60. బ్రహ్మానందరథారుఢో బ్రహ్మానందేక చిద్ఘనః బ్రహ్మానందరస ఉద్వాహో బ్రహ్మానందరసంభరః బ్రహ్మానందము అనే రథమును అధిష్ఠించినవాడై విహరిస్తున్నారు. బ్రహ్మానంద ఏకరస ఉచిద్ఘనులై వెలుగొందుచున్నారు. బ్రహ్మానందరసదేవత దాంపత్య సమేతుడై బ్రహ్మానందముతో నిండి ఉన్నవాడగుచున్నారు. బ్రహ్మానందరసంభరుడు అగుచున్నాడు. రసభరితుడై ఓయలలుగుచున్నారు. బ్రహ్మానందజనైర్యుక్తో బ్రహ్మానందాత్మని స్థితః ఆత్మరూపమిదం సర్వమాత్మనోన్యన్న కంచన 61. 61. బ్రహ్మానంద జనేహ యుక్తో బ్రహ్మానందాత్మని స్థితః ఆత్మరూపం ఇదం సర్వం ఆత్మతో అన్యత్న కించన బహ్మానందమును ఎరిగిన సహజనులతో కూడి బ్రహ్మానందాత్మయందు స్థాపితుడై ఉంటున్నారు. బ్రహ్మానందాత్మని సిద్ధిస్థితి ఇక్కడ ఇంద్రియములకు ఎదురుగా కనిపిస్తూ ఉన్నదంతా ఆత్మస్వరూపమే. ఆత్మకు వేరే కించిత్ కూడా ఎక్కడా ఏదీ లేనేలేదు. సర్వమాత్మాహమాత్మాస్మి పరమాత్మా పరాత్మకః నిత్యానంద స్వరూపాత్మా వైదేహీ ముక్త ఏవ సహా 62. 62. సర్వం ఆత్మాహం ఆత్మాస్మి పరమాత్మా పరాత్మకః నిత్యానంద స్వరూపాత్మా వైదేహీ ముక్త ఏవ సహా ఆత్మనగు నేనే ఈ సర్వము అయి ఉన్నాను. నిత్యానంద స్వరూపాత్మ స్వరూపమగు పరమాత్మను సర్వము నేనైన నేనే నేను. ఇట్టి అనుభూతి అవగాహనలచే అట్టివాడు విదేహముక్తుడే. పూర్ణరూపో మహానాత్మా ప్రీతాత్మా శాశ్వతాత్మకః సర్వాంతర్యామరూపాత్మా నిర్మలాత్మా నిరాత్మకః 63. 63. పూర్ణరూపో మహాన్ ఆత్మా ప్రీతాత్మా శాశ్వతాత్మకః సర్వాంతర్యామి రూపాత్మా నిర్మలాత్మా నిరాత్మకః ఎవ్వరైతే పంచజ్ఞానేంద్రియములు పంచకర్మేంద్రియ విషయములు మనోబుద్ధి చిత్త అహంకారములు జీవాత్మ ఈశ్వరాత్మలతో కూడిన షోడశ కళలతో కూడిన సర్వము తానే అయినట్టి పూర్ణరూపమహాన్ ఆత్మగా ఉంటారో, చిదానంద ప్రీతిస్వరూపుడుగా తనను తాను భావిస్తారో, నేను శాశ్వతమగు అమృతాత్మను అని ఆస్వాదిస్తూ ఉంటారో, సర్వాంతర్యామి రూపాత్ముడే ఉంటారో, నిర్మలాత్ముడే ప్రకాశమానుడవుతారో, ఆత్మతత్వమునకు ఆవల నిరాత్మకులే కూడా ఉంటారో, నిర్వికార స్వరూపాత్మా శుద్ధాత్మా శాంతరూపకః శాంతశాంతస్వరూపాత్మా నైకాత్మత్వ వివర్జిత 64. 64. నిర్వికార స్వరూపాత్మా శుద్ధాత్మా శాంతరూపకః శాంతశాంతస్వరూపాత్మా నైకాత్మత్వ వివర్జితః వికారరహితమగు దృశ్యత్వము దేహత్వము మొదలైన వికారములు లేనట్టి కేవలాత్మ స్వరూపుడుగా ఉంటారో, పరమశాంతమగు పరిశుద్ధాత్ములే ఉంటారో, శాంతమునకే శాంతస్వరూపులే ఉంటారో, సర్వదా ఏకాత్ములై అనేకాత్మలు కానివాలే అఖండులై ఏకానేకాత్మత్వమును కూడా విసర్జించి ఉంటారో ఆయనయే విదేహముక్తుడు. జీవాత్మ పరమాత్మేతి చింతాసర్వస్వవర్జిత ముక్తాముక్తస్వరూపాత్మా ముక్తాముక్త వివర్జిత 65. బంధమోక్షస్వరూపాత్మా బంధమోక్ష వివర్జిత ద్వైతాద్వైతస్వరూపాత్మా ద్వైతాద్వైత వివర్జిత 66. 65. జీవాత్మ పరమాత్మేతి చింతా సర్వస్వ వర్జితః ముక్తాముక్త స్వరూపాత్మా ముక్తాముక్త వివర్జితః 66. బంధమోక్ష స్వరూపాత్మా బంధమోక్ష వివర్జితః ద్వైతాద్వైత స్వరూపాత్మా ద్వైతాద్వైత వివర్జితః జీవాత్మ పరమాత్మలు అనే భేదచింతనను అతిక్రమించి ఉంటారో, జీవాత్మకమైన సర్వస్వమును పాము తన కుబుసమును వదలునట్లు వదిలివేసి ఉంటారో జీవాత్మ పరమాత్మయేనని ఎరిగి ఉంటారో, పరమాత్మగా ముక్తము జీవాత్మగా అముక్తము అను అభయములు స్వభావ చమత్కారముగా ప్రదర్శిస్తూ ముక్త అముక్తములను రిలీఫ్ అండ్ బోండేజ్ రెంటినీ జయించి ఉంటారో, బంధ మోక్షములు ఆత్మస్వరూపముగా గమనిస్తూ తానే అయి బంధమోక్షములను వివర్జించివేస్తారు. ద్వైత అద్వైతములు రెండూ ఆత్మస్వరూపములుగా గ్రహించి తానే అయి ద్వైత అద్వైత వివర్జితుడై ఉంటారో ఆయనయే విదేహముక్తుడు. సర్వాసర్వస్వరూపాత్మ సర్వాసర్వ వివర్జిత మోదప్రమోదరూపాత్మ మోదాది వినివర్జిత 67. 67. సర్వాసర్వస్వరూపాత్మ సర్వాసర్వ వివర్జితః మోదప్రమోదరూపాత్మ మోదాది వినివర్జితః సర్వ అసర్వస్వరూపాత్మగా అయి సర్వ అసర్వములను వదిలివేసి ఉంటారో, మోద ప్రమోద స్వరూపాత్మను ఎరిగి మోదములన్నీ ఓల్ ప్లేజాంటరీస్ జయించివేసి ఉంటారో. సర్వసంకల్పహీనాత్మా వైదేహీ ముక్తయేవ సహ నిష్కలాత్మ నిర్మలాత్మ బుద్ధాత్మ పురుషాత్మక 68 సర్వసంకల్పహీనాత్మ వైదేహీ ముక్తయేవ సహ నిష్కలాత్మ నిర్మలాత్మ బుద్ధాత్మ పురుషాత్మక సర్వసంకల్పములను రహితం చేసుకొని సంకల్పములకు ఉత్పత్తి స్థానమగు కేవల స్వస్వరూపమునందు స్థితి పొంది ఉంటారో అట్టివారే విదేహముక్తులు. ఎట్టివారైతే సర్వుల యొక్క తమ యొక్క స్వస్వరూపమును సర్వసందర్భములకు ఆవలగల కళంకము లేవి స్పృశించజాలని నిష్కళాత్మగాను కళాతీతంగాను నిత్య నిర్మలాత్మగాను కేవలి బుద్ధాత్మగాను పరమపురుషాత్మగాను దర్శించున్నారో వారే విదేహముక్తులు. ఆనందాదివిహీనాత్మ అమృతాత్మ అమృతాత్మక కాలత్రయస్వరూపాత్మ కాలత్రయ వివర్జిత 69 అఖిలాత్మ హమేయాత్మ మానాత్మ మానవర్జిత నిత్యప్రత్యక్షరూపాత్మ నిత్యప్రత్యక్ష నిర్ణయ 70 అన్యహీన స్వభావాత్మ అన్యహీన స్వయం ప్రభ విద్యా విద్యాదిమేయాత్మ విద్యా విద్యాదివర్జిత 71 ఆనందదాది విహీనాత్మ అమృతాత్మ అమృతాత్మక కాలత్రయ స్వరూపాత్మ కాలత్రయ వివర్జిత 70 అఖిలాత్మ హి అమేయాత్మ మానాత్మ మానవర్జిత నిత్యప్రత్యక్షరూపాత్మ నిత్యప్రత్యక్షవర్జిత 71 అన్యహీన స్వభావాత్మ అన్యహీన స్వయం ప్రభ విద్యా అవిద్యాది మేయాత్మ విద్యా విద్యాది వర్జిత నేను అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయ కోశములన్నీ లేనట్టివాడను. అమృతాత్మను అమృతాత్మకుడను త్రికాలాత్మస్వరూపుడను త్రికాలములు లేనట్టివాడను అఖిలాత్మస్వరూపుడను అందుచేత అమేయ అనంతాత్ముడను. ఈ ప్రత్యక్షమంతా నా ఆత్మస్వరూపమే. అయితే నిత్యప్రత్యక్షరహితుడను కూడా అన్యము అననదే లేనట్టి స్వభావముగల ఆత్మను అన్యము యొక్క అవసరమే లేనట్టి స్వయం ప్రకాశాత్మను విద్య అవిద్యలు మమాత్మస్వరూపమే. కాని విద్యన విద్య మొదలైనవేవి కించికూడా లేనట్టి స్వయం సంపూర్ణాత్మను నిత్యానిత్యవహీనాత్మ ఇహాముత్ర వివర్జిత సమాధిషట్ శూన్యాత్మ ముముక్షుత్వాదివర్జిత 72 నిత్యానిత్య విహీనాత్మ ఇహాముత్ర వివర్జిత సమాధి షట్క శూన్యాత్మ ముముక్షుత్వాదివర్జిత ఆత్మస్వరూపుడుగా నాకు నిత్యనిత్యములనేవేవీ లేవు. ఇహ ఆముత్ర ఈవల దృశ్యావల దృశ్యరహిత స్థానఫలములు లేనట్టివాడను. ఆత్మ సర్వదా నాయందు నేనే అయి సిద్ధించియుండగా ఇక ఆపై నాయందు సమము దమము మొదలైన షట్క సాధన సంపత్తికి చోటు ఏది లేదు. ముముక్షుత్వము కూడా లేదు. సర్వదా ఆత్మ నా స్వరూపమే అయి ఉండగా ఇక అందుకై మోక్ష అపేక్ష అనునదేమున్నది. సర్వదా సిద్ధించియున్న దానికి సాధన సంపత్తితో పనేమున్నది. స్థూలదేహవిహీనాత్మ సూక్ష్మదేహ వివర్జిత కారణాదివిహీనాత్మ తురియాది వివర్జిత 73 స్థూలదేహ విహీనాత్మ సూక్ష్మదేహ వివర్జిత కారణాది విహీనాత్మ తురియాది వివర్జిత సర్వదా ఆత్మయే స్వరూపముగా కలిగియున్నట్టి నాకు స్థూలదేహము లేదు సూక్ష్మదేహము లేదు కారణదేహము సంస్కారదేహము మొదలైనవి లేవు తురియావస్థ లేదు అసలు అవస్థలే లేవు. సర్వదా యథాస్థితుడను కదా. అన్నకోశవిహీనాత్మ ప్రాణకోశ వివర్జిత మనకోసవహీనాత్మ విజ్ఞానాది వివర్జిత 74. ఆనందకోసహీనాత్మ పంచకోస వివర్జిత. నిర్వికల్ప స్వరూపాత్మ సవికల్ప వివర్జిత 75. 74. అన్నకోస విహీనాత్మ ప్రాణకోస వివర్జిత. మనహకోస విహీనాత్మ విజ్ఞానాది వివర్జిత. 75. ఆనందకోస హీనాత్మ పంచకోస వివర్జిత. నిర్వికల్ప స్వరూపాత్మ సవికల్ప వివర్జిత. ఆత్మ గురించి వివరించి నిర్వచించి చూపుట కొరకే అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయ పంచకోసములు శాస్త్రములు కల్పించి చెప్పుచున్నాయి. వాస్తవానికి నేను ఆత్మగా పంచకోస వివర్జితుడను. ఆత్మభావన సిద్ధించుచుండగా ఇక ఆ విభాగముల చర్చతో పనిలేదు. సర్వసంకల్పములకు జనన స్థానమగు ఆత్మయే నేను. కనుక సవికల్పత్వమును వివర్జించినప్పటికీ నిర్వికల్ప స్వరూపాత్మను అయి ఉన్నాను. దృశ్యానువిద్ధహీనాత్మ శబ్దవిద్ధ వివర్జిత. సదా సమాధిశూన్యాత్మ ఆదిమధ్యాంతవర్జిత 76. 76. దృశ్యానువిద్ధ హీనాత్మ శబ్దవిద్ధ వివర్జిత. సదా సమాధి శూన్యాత్మ ఆదిమధ్యాంతవర్జిత. దృశ్యమునకు ద్రష్టత్వము శబ్దమునకు శ్రవణత్వము అనుధర్మములు ఆత్మనగు నా ధర్మములు కావు. అవి మనోసంబంధమైనవి. ఎల్లప్పుడూ ఆత్మనిష్ఠుడనే. సమాధి అనునది కూడా ఆత్మగా నా ధర్మము కాదు. అది బుద్ధి ధర్మము మాత్రమే. ఎందుకంటే నాకు మొదలు మధ్య చివర లేదు. మనోబుద్ధులకు అవి ఉంటే ఉండవచ్చుగాక. ప్రజ్ఞానవాక్యహీనాత్మ అహం బ్రహ్మాస్మి వర్జిత. తత్వమస్యాదిహీనాత్మ అయమాత్మేత్యభావక 77. 77. ప్రజ్ఞానవాక్యహీనాత్మ అహం బ్రహ్మాస్మి వర్జిత. తత్వమసి ఆది హీనాత్మ అయమాత్మా ఇతి అభావక. అనిర్వచనీయమగు కేవలీ పరబ్రహ్మస్వరూపుడను. నా గురించి ప్రజ్ఞ బ్రహ్మముత్వం ఆత్మ అనునవన్నీ బోధించుటకే కల్పించబడుచున్నాయి. ప్రజ్ఞ తెలివి కంటే ముందే ఉన్నవాడిని. కనుక ప్రజ్ఞానవాక్యహీనుడను. అవాక్మానస గోచరుడను. కనుక బ్రహ్మాస్మి అను శబ్దవర్జితుడను. అఖండ స్వరూపుడనగుటచేత్వం తత్వము అనునది కూడా లేనివాడను. అఖండ భావన స్వాభావికమైన తరువాత ఇక వాటితో పని ఏమి? ఓంకారవాచ్యహీనాత్మ సర్వవాచ్య వివర్జిత. అవస్థాత్రేహీనాత్మ అక్షరాత్మ చిదాత్మక 78. 78. ఓంకారవాచ్యహీనాత్మ సర్వవాచ్య వివర్జిత. అవస్థాత్రయహీనాత్మ అక్షరాత్మ చిద్మాతక. జీవాత్మ నా స్వరూప స్వభాములు కావు. అయమాత్మ అభావుడను. వాక్కులచే ఓం అనుసంజ్ఞామాత్రముచేత వాచ్యమాత్రముచేత సర్వాత్మకమగు మమ ఆత్మరూపము ఇదని చెప్పజాలనిది. సర్వవాచ్యములు శబ్దవర్ణములు నిర్వచించజాలనిది. కైవల్యము అనుభవైకవేద్యమైనది మాత్రమే. భాషకు అందేది కాదు. జాగ్రత్ స్వప్న సుషుప్తులు నా సంచారము కొరకు స్వీయ కల్పనలగుటచేత నా స్వరూపమునకు అవస్థలకు వేరైనట్టిది. అక్షరము చిదాత్మకము అయినట్టిది. నేను అవస్థాత్రయరహితుడను. నా స్వరూపము పరిధరహితము. ఆత్మజేయాదహీనాత్మ యత్కించిదిదమాత్మక. భానభానవిహీనాత్మ వైదేహీ ముక్త ఇవ సహ 79. 79. ఆత్మజ్ఞేయాది హీనాత్మ యత్కించత్ ఇదం ఆత్మక. భావభావ విహీనాత్మ భానాభావ విహీనాత్మ వైదేహీ ముక్త ఏవ సహ. ఆత్మ తెలుసుకోబడినది కూడా కాదు. తెలుసుకొనుచున్నది తెలియబడునది, తెలుసుకోవటము కూడా తానే అయి ఉన్నట్టిది. తెలియబడే దృశ్య జగత్ విషయము కానప్పటికీ తెలియబడేదంతా తానే అయినట్టిది. ఆత్మభావ అభావరహితమైనది. ఈ విధంగా స్వస్వభావము గురించి ఎరిగియున్నవాడు తద్భావనాభ్యాసము గలవాడు విదేహముక్తుడు. ఆత్మానమేవ వీక్షస్వ ఆత్మానం బోధయస్వకం, స్వమాత్మానం స్వయం భూక్ష్వస్వస్థో భవషడానన ఎనభే. స్వమాత్మని స్వయం తృప్తః స్వమాత్మానం స్వయం చర. ఆత్మానమేవ మోదస్వ వైదేహీ ముక్తికో భవేత్యుపనిషత్. ఇతి చతుర్థోధ్యాయః 4. 80. ఆత్మానమేవ వీక్షస్వ ఆత్మానం బోధయస్వకం, స్వమాత్మానం స్వయం భుక్ష్వ స్వస్థో భవ షడానన. 81. స్వ ఆత్మని స్వయం తృప్తః స్వమాత్మానం స్వయం చర. ఆత్మానమేవ మోదస్వ వైదేహీ ముక్తికో భవ ఇత్యుపనిషత్. ఓ షణ్ముఖ షడానన కుమారస్వామి, 1. ఇదంతా ఆత్మగా భావించి ఆత్మనే సందర్శించుచుండుము. 2. ఆత్మబోధ స్వరూపుడవై ప్రకాశించుము. 3. స్వస్వరూపాత్మనే స్వయముగా ఆస్వాదిస్తూ ఈ దృశ్యమునంతటినీ స్వస్వరూపముగా దర్శిస్తూ ఆత్మచే స్వస్థుడనే ఉండుము. 4. స్వస్వరూపాత్మ యొక్క జ్ఞాన విజ్ఞాన అనుభవములచే స్వయంతృప్తుడవై ఉండుము. స్వాత్మేందే దృశ్యమునంతా స్వాత్మకు అభిన్నమని ఎరిగినవాడవై స్వయముగా చరించుచుండుము. 5. ఆత్మచే ఆత్మను దర్శిస్తూ ఆత్మేందే సంచరిస్తూ రమిస్తూ ఆనందించుము, విదేహముక్తుడవై ఉండుము. ఇత్యుపనిషత్.